కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ, కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ. కలల కదలి కదవూగెనులే తొల కరి బల పుల రసడోల, కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ. కలల కదలి కదవూగెనులే తొల కరి బల పుల రసడోల. కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈ వేళ.